భూమిని జలములో, జలము అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువునాకాశమందును లయమునర్పవలయును. ఆకాశమున అహంకారములో ఆయహంకారమును మహత్తత్వములో, మహత్తును ప్రకృతిలో, ప్రకృతినాత్మలో లయమునర్పవలయును. అప్పుడు సాధకుడు శుద్ధ సంవిత్స్వరూపుడై తన కెడమవైపుగా నల్లగా అంగుష్ఠమంతగనున్న పాప పురుషుని తలంచవలయును. వాయుబీజమును స్మరించుచు వాయువును లోపల పూరించుచు పాప పురుషుని శుష్కింపచేయవలెను. రంబీజముతో తన శరీరమందలి పాప పురుషుని కాల్చి బూడిద చేయవలెను. మరల వాయుబీజముతో బయటకు నిశ్వాస రూపమున వెడలగొట్టవలెను. పిమ్మట బ్రహ్మ నుండి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి వీటిని పుట్టినట్లు తలచవలెను. సోహం మంత్రముతో జీవాత్మను పరమాత్మ నుండి వేరుచేసి హృదయ పద్మములో జీవాత్మను స్థానింపవలయును. మొదట జీవాత్మ కుండలి నుండి బ్రహ్మలో కలిసినట్లు భావించవలెను. ఇప్పుడు కుండవిని పరమాత్మతో నమృత జీవనము పొంది మరల హృదయ కమలము నుండి మూలాధారము చేరినట్లు సాధకుడు భావించవలయును. భస్మధారణ విధానము. బ్రాహ్మణుడు భస్మ త్రిపుండ్రములు వేద సిద్ధమైన భస్మముచే దేహమందు ధరింపవలయును. శివలింగార్చన మెన్నడును మానరాదు. త్ర్యంబక మంత్రముతో గాని, పంచాక్షరముతో గాని, ఓంకారముతో గాని మానవుడు నొసట హృదయమున భుజములందును త్రిపుండ్రములు ధరించవలెను. వీటిని సన్యాసి కూడా ధరింపవలయును. బ్రహ్మచారి త్రాయుష మంత్రముగాని, మేధావ మంత్రముతో గాని భస్మమును త్రిపుండ్రములుగా ధరింపవలెను. ఇతరులును శివాయ నమః అను మంత్రముతో నిత్యము త్రిపుండ్రముల ధరింపవచ్చును. విభూతి అనగా ఐశ్వర్యము. దాని కొరకు విభూతిని ధరించుట సర్వధర్మములలో ఉత్తమము. అగ్నిహోత్రమందలి భస్మముగాని, విరజాహను మందలి భస్మమునుగాని భక్తితో శుద్ధ పాత్రయందుంబి కాళ్ళు చేతులు కడుగుకొని రెండు మార్లు ఆచమనము చేసి సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములతో భస్మము గ్రహించవలెను. ప్రాణాయామము చేసి అగ్నింత్యాది మంత్రములతో అభిమంత్రించవలెను. తరువాత ఓ మాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ అను మంత్రముచ్చరించి శరీరమంతటా తెల్లని భస్మము పూయవలయును. సదాశివుని ధ్యానించుచు తలపై భస్మమును ధరింపవలయును. నొసట రొమ్మున భుజములందు తన ఆశ్రమమునకు తగినట్లు ధరింపవలయును. ఈ త్రిపుండ్ర ధారణము భక్తితో మూడు కాలములందును తప్పక చేయదగినది. అగ్నితో నేర్పడిన భస్మము కూడా అజ్ఞానమును పోగొట్టును. విరజాగ్ని, ఔపాసనాగ్ని, సమిధాగ్ని, పాకాగ్ని, దావాగ్ని అను వాటి నుండి చేసిన భస్మమును మూడు వర్ణముల వారలు ధరించవచ్చును. విరజాగ్ని భస్మమును ప్రతివాడు ధరింపవచ్చును. ఔపాసనాగ్ని భస్మమును గృహస్థులే ధరింపవలెను. సమిధాగ్ని భస్మమును బ్రహ్మచారులే ధరించవలెను. వైదికుల వంట బూడిదను శూద్రులు ధరించవలెను. దావాగ్ని భస్మమును ప్రతివాడు ధరించవచ్చును. చైత్ర పూర్ణిమ నాడు మంచిచోట హోమము చేయవచ్చును. త్రయోదశి నాడే శుచిగా స్నానము చేసి సంధ్యావందనము చేయవలయును. గురువు అనుమతితో తెల్లని వస్త్రములు ధరించి కొత్త జందెము, తెల్లని పూలమాలలు ధరించి దర్భాననముపై కూర్చుని దర్భలు చేతబట్టుకొని ముమ్మారు ప్రాణాయామము చేసి తూర్పుముఖముగాని ఉత్తరముఖముగాని కూర్చొని ఇష్టదేవతను ధ్యానించి శిరోవ్రతము చేయుదునని సంకల్పించి విరజాహోమమునకగ్ని ప్రతిష్ఠించి అందు నేయి సమిధలు చరువు వేల్చవలయును. విరజాహోమముచే పాపరహితుడగును. చతుర్దశినాడు త్రయోదశినాడు చేసినట్లే చేయవలెను. ఆనాడు నిరాహారీ అయి ఉండవలెను. పూర్ణిమనాడు పంచాక్షరితో వేల్పవలెను. ఈ విరజాభస్మముచే ఆరోగ్యము అందు శుభము పెంపొందును. శాంతిక పౌష్టిక కామ్యములను మూడు విధములని భస్మము విలసిల్లుచుండును. భస్మము మూడు విధములెట్లో నారాయణుడు నారదునకు చెప్పుచున్నాడు. ఆవు పేడ క్రింద పడకుండగనే చేతబట్టుకొని పంచబ్రహ్మ మంత్రముతో కాల్చినచో అది శాంతికరమైనది. ఇది పేష్టిక భస్మమనబడును. అట్లు పట్టిన పేడతో చేసిన పిడకలు ప్రాసాద మంత్రములతో కాల్చి చేసినది కామద మగు భస్మము. ఈ రెండు విధములు కాక పిడకలుగా చేసి కాల్చిన భస్మము మూడవది. మధ్యాహ్నమునకు పూర్వము భస్మము తడిపి పూసుకొనవలను. మధ్యాహ్నము పిమ్మట పొడి భస్మము పూసికొనవలను. శిరస్సు నొసట చెవులు కంఠము హృదయము బాహవులు భస్మము ధరించు స్థానములు. క్షత్రియ వైశ్య శూద్రులు శరీరమందంతటను భస్మము పూసుకొనరాదు. అంత్యజులందరూ మంత్రరహితముగనే భస్మమును పూసికొనవలయును. దీక్ష పొందినవాడు మంత్రరహితముగనే భస్మము పూసికొనవలను. క్రింద పడిన పేడయైనచో పైన క్రింద వదిలి మధ్యనున్న పేడను గ్రహించి ముద్దగా చేసి ఎండబెట్టి శివాగ్నిలో మూలమంత్రముతో భస్మము చేయవలెను. ద్విజుడు భక్తితో త్రిముండ్రములను ధరింపవలెను. సమంత్రకముగా భక్తితో త్రిపుండ్రములు ధరించక శరీరమునకు పూయనిచో కోటి జన్మలకైన ముక్తి లభించదు. త్రిపుండ్రధారణ చేయనివాడు శివార్చనకు పనికిరాడు. కాలు చేతులు కడుగుకొని ఆచమనము ప్రాణాయామము చేసి భస్మస్నానమునర్పవలెను. ఈశాన మంత్రముతో శిరస్సున భస్మము ధరింపవలెను. తత్పురుష మంత్రముచే ముఖమునందు అఘోర మంత్రముతో హృదయమందు వామదేవ మంత్రముతో గుహువమందు సద్యోజాత మంత్రముతో రెండు పాదము పైన భస్మము పూసికొనవలయును. ఓంకార పూర్వకముగా శరీరమంతటా భస్మము పూయుట అగ్నిస్నానమగును. తరువాత కాలు చేతులు కడుగుకొని యథావిధిగా నొసట కంఠమున హృదయమున పంచబ్రహ్మ మంత్రములతో త్రిపుండ్రములను ధరింపవలెను. నారాయణుడు ఇట్లు చెప్పుచున్నాడు. భస్మధారణముచే కలుగు పుణ్యఫలము చెప్పనలవి కాదు. అది యతులకు జ్ఞానమును వానప్రస్థులకు వైరాగ్యము కలిగించును. గృహస్థులకు ధర్మ మార్గమును బ్రహ్మచారులకు స్వాధ్యాయము నొసంగగలదు. ఇది శూద్రులకు పుణ్యప్రదము. ఇతరులకు పాపహరము భస్మ త్రిపుండ్రధారణము సకల ప్రాణులను కాపాడును. శరీరము నిండా భస్మము పూసికొనుట త్రిపుండ్రముల ధరించుట వేద సమ్మతము. యజ్ఞములందల్లరూ భస్మధారణ చేయవలెను. భస్మధారణము త్రిపుండ్రధారణము శైవులకు గుర్తు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు శంకరజాతులు ఇతరులును త్రిపుండ్రముల ధరింతురు. సంతోషముతో భస్మము ఒడలి నిండ పూసుకొని త్రిపుండ్రములు ధరించువారే శిష్టులు విద్వాంసులుగా పరిగణింపబడుదురు. ఇతరులు కారు. నిండ భస్మము పూసికొనిన వానికి సంతోషముతో ధనమిచ్చిన దాత చేసిన పాపములన్నీయూ తప్పక నశించును. శృతి స్మృతి పురాణములన్నీయును విభూతి మహిమను గొప్పగా వర్ణించినవి. కనుక ద్విజుడు తప్పక భస్మధారణము చేయవలెను. మూడు సంధ్యలందును తెల్లని భస్మము త్రిపుండ్రములుగా ధరించువాడు సర్వపాప విముక్తుడై శివలోకమున మహిమాన్వితుడగును. యోగి నిత్యము మూడు సంధ్యలందును పాదము నుండి తల వరకును భస్మ స్నానము చేసినచో అతడు త్వరలో యోగసిద్ధుడగును. భస్మ స్నానము చేసినవాడు తన కులము వారిని ఉద్ధరించును. జలస్నానము కంటే భస్మ స్నానము ఎన్నో రెట్లు శ్రేష్టమైనది. భస్మ స్నానము వలన సర్వతీర్థములందలి స్నానముచే కలుగు పుణ్యములన్నీయూ లభించును.